పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 18వ భాగం. అరుణోదయం. ఆకాశం నీలంగా కనిపించడానికి కారణం తెలిసింది. సరే, కానీ ఉదయం సాయంత్రాలలో అది మనకు ఎరుపు రంగులో కనబడుతుంది. దీనికి కారణమేమిటి? ఉదయం సాయంత్రాలలో సూర్యకాంతి మనకు చేరే ముందు చాలా ఎక్కువ దూరం పయనించవలసి ఉంటుంది. కాంతి అంత దూరం కదిలి వచ్చే లోపల తక్కువ నిడివిగల కిరణాలు పక్కలకు వెదజల్లబడతాయి. ఎక్కువ నిడివిగల ఎరుపు అలలు మన కంటికి తేలికగా చేరుకుంటాయి. అందుకనే ఉదయాస్తమానాల సమయంలో ఆకాశం ఎరుపు రంగులో కనబడుతుంది. గ్లాసులోని నీళ్లలో పెట్టిన చెంచా వంగినట్టు ఎందుకు కనబడుతుంది? ఒక గాజు గ్లాసులో నీళ్లు పోయండి. అందులో ఒక చెంచా లేదా ఒక పెన్సిల్ను నిలబెట్టండి. పెట్టిన ఆ చెంచాను లేదా పెన్సిల్ను అన్ని పక్కల నుంచి చూడండి. అది నీటి ఉపరితలం దగ్గర వంగినట్టు లేదా విరిగినట్టు కనబడుతుంది. చెంచాలో పెన్సిల్లో ఆ రకం వంపు లేదని మీకు తెలుసు. వంపు కనిపించడానికి కారణం కాంతి పయనించే తీరులో తేడా అని అర్థం చేసుకోవాలి. కాంతి ఒకే రకమైన వేగంతో పయనిస్తుంది కదా అని అనుమానం రావచ్చు. నిజానికి కాంతి వేగం గురించి ఐన్స్టీన్ సిద్ధాంతాలను కూడా చెప్పాడు. ఆయన చెప్పిన లెక్కలన్నీ శూన్యంలో కాంతి ప్రవహించే వేగం ఆధారంగా చెప్పినవి. శూన్యంలో వెలుగు సెకనుకు 186,000 మైళ్ళ వేగంతో ప్రవహిస్తుంది. అదే గాలి, నీరు లేదా గాజు వంటి పారదర్శకమైన పదార్థాలలో నుంచి దూసుకుపోయేటప్పుడు కాంతి వేగం మారుతుంది. ఈ పదార్థాల తీరును బట్టి కాంతి వేగం తగ్గుతుంది. గాలిలోంచి ప్రవహించే వెలుగు వేగం శూన్యంలోంచి ప్రవహించే వేగానికి సమానంగానే ఉంటుంది. నీటిలో మాత్రం వేగం బాగా మారుతుంది. శూన్యంలోని వేగంతో పోలిస్తే నీటిలోని వేగం 4x3 వంతులు మాత్రమే ఉంటుంది. ఇక పారదర్శకమైన గాజులో నుంచి వెలుగు ప్రవహించే వేగం 3x2 వంతులు మాత్రమే ఉంటుంది. నీటిలో ఉన్న నిలుపాటి వస్తువు మునిగిన చోట వంపు కనిపించటం ఇప్పటికే అర్థమై ఉంటుంది. అక్కడ వెలుగుల వేగం వేరువేరుగా ఉందన్నది గమనించవలసిన విషయం. గాలిలో వేగం ఒక రకంగా ఉంటే నీటిలో వేగం మరొక రకంగా ఉంది. కాబట్టి కనిపించే తీరు మారింది. నీటిలో సమాంతరంగా కదులుతున్న కాంతికిరణాలు వేగంలో తేడా కారణంగా కొన్ని ముందుగాను కొన్ని ఆ తరువాత గాలిలోకి చేరతాయి. కాబట్టి అక్కడ వెలుగు వంపు వెంట కదులుతుంది. అందుకే వస్తువు వంగి కనబడుతుంది. ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి ఉంచండి. అందులో మరొక చిన్న గిన్నెను ముంచి వదలండి. కొంత ఎత్తు నుంచి ఒక నాణాన్ని చిన్న గిన్నెలోకి వేయడానికి ప్రయత్నించండి. లోపల ఉన్న చిన్న గిన్నె నిజంగా ఉన్న చోటి కన్నా వంపు కారణంగా కొంచెం ముందుకు ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి నాణాన్ని నేరుగా దానిలోకి వేయటం తేలిక కాదు. మడుగులో చేప కూడా ఉన్న దూరానికన్నా దగ్గరగా ఉన్నట్టు తోస్తుంది. కాంతి వేగాల తేడా మీద మనకి కనిపించే వంపు ఆధారపడి ఉంటుంది. గాలిలో వేగానికి పారదర్శకమైన పదార్థంలో వేగానికి ఉండే తేడా ప్రకారం అక్కడ ఒక కోణం ఏర్పడుతుంది. దీనిని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వక్రీభవన సూచిక అంటారు.